కలపు దీపం నీ నటన వేగం నా నయన రాగం అదో ముత్తు అదో మత్తు నీకు అదే నువ్వు అదే నవ్వు నాకు ఇదే అగ్ని ఇదే జ్వాల నాకు ఇదే లీల ఇదే హేళ నీకు వెలైతిని నేను నిదురకు బలైతిని నీదు సొగసుకు నీ గడపకు తోరణముగా నేనుండిన కాలంటిని సరిదభమవదని సగరిగమ పదని ఓ నటన మయూరి వయ్యారీ